కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజో బిందుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. యత్ర చిన్మాత్రకలనా యాత్యపహ్నవమంజస తచ్చిన్మాత్రమఖండేకరసం బ్రహ్మ భవామ్యహం. శ్లోక్ యత్ర చిన్మాత్రకలనా యాతి అపవహ్నవమంజస తచ్చిన్మాత్రం అఖండేక రసం బ్రహ్మ భవామి అహం. ఈ చిన్మాత్ర స్థానమునందు కల్పితమైనదంతా తొలగిపోవుచున్నదగుచున్నదో అట్టి అఖండ ఏక చిన్మాత్ర బ్రహ్మమే నేనే ఉన్నాను అను నిశ్చిత బోధ కొరకై తేజోబిందు పనిషత్ అధ్యయనము చేయుచున్నాను. 1వ అధ్యాయము తేజోబిందు పరంధ్యానము. ఆ ఈ తేజోబిందు ధ్యానము శ్లో 1.14 టూ యోగాంగములు శ్లో 15.39 హ్రీ యోగ విఘ్నములు శ్లో 40.41 ఫోర్ బ్రాహ్మీ వృత్తి శ్లో 42.51 ఓం తేజోబిందు పరం ధ్యానం విశ్వాత్మహృది సంస్థితం ఆణవం సాంభవం శాంతం స్థూలం సూక్ష్మం పరం చయత్. 1.01 తేజోబిందు పరం ధ్యానం విశ్వాత్మహృది సంస్థితం అణం సాంభవం శాంతం స్థూలం సూక్ష్మం పరం చయత్. ఓంకార రూప పరమాత్మకు నమస్కరిస్తూ ఈ సర్వము స్వస్వరూపాత్మ బిందువు యొక్క తేజోరూపమే అనుధ్యానమే తేజోబిందు ధ్యానము. ఈ భౌతిక రూప జగత్తుకంతటికీ ఆత్మ స్వస్వరూపాత్మయే. అదే విశ్వాత్మ అయి ప్రతి ఒక్కరి హృదయమున ప్రకాశమానమై సంస్థితమై యున్నది. ఆత్మతేజో భావనయే తేజోబిందువు యొక్క ధ్యానము. ఇహమును దాటివేసినట్టి పరంధ్యానము. అట్టి పరధ్యాన వస్తువు అయినట్టి తేజోబిందువు సూక్ష్మాతి సూక్ష్మము కాబట్టి అనురూపం. శివతత్వ సంబంధమైనది కాబట్టి సాంభవము పరమశాంతమైనది. ఇక్కడి స్థూల సూక్ష్మములకు ఆవలి పరమైనట్టి తత్వము. అట్టి సాంభవీ విద్యను ఇక ఇప్పుడు చెప్పుకుంటున్నాము. దుహఖాఢ్యం చ దురారాధ్యం దుష్ప్రేక్ష్యం ముక్తమవ్యయం దుర్లభం తత్స్వయం ధ్యానం మునీనాం చ మనీషిణాం. 2.02 దుహఖాఢ్యం చ దురారాధ్యం దుష్ప్రేక్ష్యం ముక్తం అవ్యయం దుర్లభం తత్స్వయం ధ్యానం మునీనాం చ మనీషిణా. అట్టి తేజో బిందు ధ్యానముచే దుహఖములన్నీ తొలగిపోగలవు. అది ప్రయత్నముచే మాత్రమే లభించునట్టిది. దుర్లభము తేలికగా దర్శించలేనిది. అద్దాని స్వరూపము మాత్రము నిత్యముక్తము అవ్యయమైనదిగా ఉత్తమ బుద్ధిగల మునీశ్వరులు స్వయముగా ధ్యానమునందు దర్శించి ప్రవచించుచున్నారు. ప్రయత్నశీలురకు సుసాధ్యము. యతాహారో జితక్రోధో జితసంగో జితేంద్రియః నిర్ద్వంద్వో నిరహంకారో నిరాశిరపరిగ్రహ. 3. అగమ్యాగమకర్త యో గమ్యాగమయమానసః. 0.3 యతాహారో జితక్రోధో జితసంగో జితేంద్రియః నిర్ద్వంద్వో నిరహంకారో నిరాశయః అపరిగ్రహ. 0.4 అగమ్యాగమకర్తారో గమ్య ఆగమన మానసాః నియమితమైన ఆహారము ఇంద్రియ వ్యాపారములు స్వీకరించువారు క్రోధమును జయించినవారు ఎవ్వరి పట్ల కూడా ద్వేషము కోపము కలిగి ఉండని వారు వస్తు విషయ సంబంధ సంగతి వ్యవహారములతో సంగమును అటాచ్మెంట్ జయించువారు ఇంద్రియ నిగ్రహము కలవారు ద్వంద్వ దృష్టులను అధిగమించి ఏకత్వమును దర్శించు అభ్యాసము నిర్వర్తించువారు లౌకికమైన దేనిని హృదయస్థానములోనికి పరిగ్రహించనివారు జీవులలో అనేకులకు ఇంద్రియములకు అగమ్యమగు స్థానమును లోకదృష్టిని వదలి పరమార్థదృష్టిని ఆశ్రయించువారు అద్దానిని పొందుచున్నారు. ముఖే త్రీణి చ విందంతి త్రిధామా హంస ఉచ్యతే. నాలుగు. పరం గుహ్యతమం విద్ధి హ్యస్తతంద్రో నిరాశ్రయః. సోమరూపకళా సూక్ష్మ విష్ణోస్తత్పరమం పదం. ఐదు. సున్నా ఐదు. ముఖే త్రీణి చ విందంతి త్రిధామ హంస ఉచ్యతే పరం గుహ్యతమం విద్ధి హి యస్తతంద్రీ నిరాశ్రయః సోమరూపకళా సూక్ష్మ విష్ణోః తత్పరమం పదం. ఇంద్రియ విషములపై మనస్సును ప్రసరింపజేనట్టివారు, నిరోధించువారు, జాగ్రత్, స్వప్న, ఉసుషుప్తులను తమ సంచారస్థలములుగా దర్శించి ఆనందిస్తున్నారు. త్రిధాములగు అట్టివారు సోహం హంస అని స్వానుభూతులగుచున్నారు. హంస సోహం అర్థమగు స్వస్వరూప సహజ స్వస్థానము బాహ్యమైన రూపధారణ వంటిది కాదు, పరమరహస్యమైనది, ఇట్టి ఆశ్రయము ఆధారము లేనట్టిది, పూర్ణచంద్రకళవలే స్వచ్ఛమైనది, సూక్ష్మమైనది. అదే విష్ణుపదము పరమపదము అని గ్రహించదముగాక. అదే తేజోబిందు స్థానము. త్రివక్త్రం త్రిగుణం స్థానం త్రిధాతుం రూపవర్జితం. నిశ్చలం నిర్వికల్పం చ నిరాకారం నిరాశ్రయం. ఆరు. సున్నా ఆరు. త్రివక్త్రం త్రిగుణం స్థానం త్రిధాతుం రూపవర్జితం నిశ్చలం నిర్వికల్పం చ నిరాకారం నిరాశ్రయం. అట్టి స్వస్వరూప ఆత్మతేజో బిందువును ఈ జీవుడు అనుక్షణం చింతన చేస్తూ విష్ణుపదముగా చెప్పబడు స్థానముచే సర్వదృశ్య బంధనములు లేనివిగా చేసివేయాలి. ఆ కేవలి తేజోబిందుత్వము ఎటువంటిదంటే, త్రివక్త్రం మూడు ముఖములు కలది. జీవుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు తన ముఖములుగా కలిగి ఉన్నట్టిది. త్రిగుణస్థానం సత్వ అరజో తమో గుణముల ఉత్పత్తి స్థానము. త్రిధాతుం సత్వుచిత్ ఆనందధాతువులు కలిగి ఉన్నట్టిది. రూపరహితము చలనరహితము నిశ్చలము కల్పనలకు ముందే ఉన్న నిర్వికల్పము నిరాకారము దేనిని ఆశ్రయించినట్టిది. ఉపాధిరహితం స్థానం వామనోతీత గోచరం. స్వభావం భావసంగ్రాహ్యమ సంఘాతం పదాచితం. ఏడు. సున్నా ఏడు. ఉపాధిరహితం స్థానం వాక్కు మనో అతీత గోచరం. స్వభావం భావసంగ్రాహ్యం అసంఘాతం పద అచ్యుతం. అట్టి తేజోబిందు స్థానము ఉపాధిరహితము. ఈశ్వరునికి మాయ, జీవునికి భౌతిక దేహములు ఉపాధులే ఉండగా అద్దానికి ఉపాధి లేదు. వాక్కుకు చెప్పటానికి మనో ఆలోచనలకు అతీతము అగోచరము. అది జీవుని సహజ స్వభావము. అట్టి ఆత్మతేజస్సు నుండి భావనలు బయల్వెడలుచున్నాయి. ఇదంతా తానే భావిస్తూ ఉన్నది. అది భావనచే మాత్రమే గ్రహించబడునది. దేనితో సంఘాతము అసోసియేషన్ లేనిది. చ్యుతి పొందనట్టిది. అనానానందనాతీతం దుష్ప్రేక్ష్యం ముక్తిమవ్యయం. చింత్యమేవం వినిర్ముక్తం శాశ్వతం ధ్రువమచ్యుతం. ఎనిమిది. సున్నా ఎనిమిది. ఆనందం అనాతీతం దుష్ప్రేక్ష్యం ముక్తం అవ్యయం చింత్యమేవం వినిర్ముక్తం శాశ్వతం ధ్రువం అచ్యుతం. అనుభూతికి మునుముందే ఉన్నట్టిది. ఆనందమునకు సాక్షి. సర్వము అయి ఉండటము చేత అతీతమై ఎక్కడో ఉన్నది కాదు, ఇక్కడే ఉన్నట్టిది. ఇదంతా అదే. కంటికి కనబడే వస్తువు కాదు కాబట్టి దుష్ప్రేక్ష్యము. అద్దానికి ఏ బంధనములు లేవు కనుక నిత్యముక్తము. మార్పు చెందినది కాదు. తరుగుట అను ధర్మము లేనిది కనుక అవ్యయము. ఆ తేజో బిందుత్వము సర్వబంధముల నుండి విముక్తి ప్రసాదించినది. త్రికాలములకు బద్ధము కాదు. అద్దానిని ఎవ్వరూ ఎటూ కదల్చలేరు. కనుక ధ్రువము అట్టి స్వస్వరూప స్థానము చ్యుతి పొందటమే లేదు. అచ్యుతము అది ఏ చింతన చేయవలసినట్టిది. తద్భ్రమణస్తదధ్యాత్మం తద్విష్ణోస్తత్పరాయణం అచింత్యం చిన్మయాత్మానం యద్వ్యోమపరమం స్థితం 9.09 తద్బ్రహ్మణః తత్ అధ్యాత్మం తత్ విష్ణోః తత్పరాయణం. అచిత్యం చిన్మయాత్మానం యత్ వ్యోమపరమం స్థితం ఆ కేవల తేజోబిందువే బ్రహ్మిస్థానము. అదియే సర్వమునకు ఆత్మ కాబట్టి అధ్యాత్మము సర్వజీవులలోనూ సర్వదా సమముగా వేంచేసినదే ఉన్నది కాబట్టి విష్ణుత్వము లేక విష్ణువు సర్వమునకు ఆవల సర్వమునకు ఆధారమయ్యున్నది కాబట్టి పరాయణము. ఇహ ఆయనమునకు వేరైన పరాయణము అది ఒక వస్తువు సంఘటన భౌతిక సంబంధము వంటిది కాదు. అచింత్యము కేవల ఎరుక అవెర్నెస్ ను స్వరూపముగా కలిగి ఉండటము చేత చిన్మయాత్మ పరమాకాశముగా జోన్ ఆఫ్ సెల్ఫ్ బియాండ్ మాటర్ థోట్ సంస్థితి కలిగియున్నట్టిది. అశూన్యం శూన్యభావంతో శూన్యాతీతం హృది స్థితం నధ్యానం చన చధ్యాత నధ్యేయో ధ్యేయ ఏవచ 10.10 అశూన్యం శూన్యభావంతో శూన్యాతీతం హృది స్థితం నధ్యానం చ న చధ్యాత నధ్యేయో ధ్యేయ ఏవచ. అది భావరహితము కాబట్టి శూన్యము అయినప్పటికీ కూడా అశూన్యమే. ఎందుకంటే అద్దాని నుండే ఈ సర్వము బయల్వెడలుచున్నది కదా. అందుచేత శూన్య అశూన్యములకు అతీతమై సర్వహృదయములలోనూ వేంచేసే ఉన్నది. అదియే ధ్యానించతగినట్టిది. కాని అది ధ్యాత థింకర్ కాదు. ధ్యానము థింకింగ్ కాదు. ధ్యేయము ఆబ్జెక్ట్ ఆఫ్ థింకింగ్ కూడా కాదు. అయినప్పటికీ ధ్యానించవలసినది అదియే. సర్వం చ న పరం శూన్యం న పరం నాపరాత్పరం అచింత్యమ ప్రబుద్ధం చ న సత్యం న పరం విదుహ 11.11 సర్వం చ న పరం శూన్యం న పరం న అపరాత్పరం అచింత్యం అప్రబుద్ధం చ న సత్యం న పరం విదుహ. అది ఏదో వేరే పరమశూన్యమై ఉన్నది కాదు. ఇదంతా అదే. అది పరము ఆవల ఉన్నది కాదు. ఆ పరమునకు పరమే ఉన్నది కాదు. ఇదంతా అదే. చింతనకు విషయము కాదు. అచింత్యము తెలుసుకోగలిగినది కాదు. తెలుసుకొనుచున్నట్టిదే అది. అందుచేత అప్రబుద్ధము అది సత్యము కాదు పరము కాదు అని విద్యులు ఎరుగుచున్నారు. మునీనాం సంప్రయుక్తం చ న దేవాన పరం విదుహ లోభం మోహం భయం దర్పం కామం క్రోధం చ కిల్బిషం 12.12 మునీనాం సంప్రయుక్తం చ న దేవాన పరం విదుహ లోభం మోహం భయం దర్పం కామం క్రోధం చ కిల్బిషం. సర్వలోక సంబంధముల పట్ల మౌనము వహించటము అనే గెలుపును సముపార్జించుకున్న మునీశ్వరులకు ఉపలబ్ధమై ప్రస్ఫుటమే ఇయున్నది. ఇహముపై ఆధిపత్యము వహించు దేవతలకు కూడా తెలియవచ్చుటలేని పరము ఇహము కానిది దేవతలకు పరమై తెలియవచ్చుచున్నట్టిది. శీతోష్ణే క్షుత్పిపాసే చ సంకల్పక వికల్పకం న బ్రహ్మకులదర్పం చ న ముక్తిగ్రంథ సంచయం 13.13 సీత ఉష్ణే క్షుత్పిపాసే చ సంకల్పక వికల్పకం న బ్రహ్మకులదర్పం చ న ముక్తిగ్రంథి సంచయం. అది లోభము నాకే ఉండాలని అనునది మోహము భ్రమించటము భయము దర్పము లేనిది కోరుకునే స్వభావమగు కామములకు చోటు లేనట్టిది. క్రోధము పాపభావాలకు తావు దొరకనిది. సీత ఉష్ణ ఆకలి దాహ సంకల్ప వికల్పములు లేనట్టిది. జాతి కుల అహంకారముల దర్పము ఉండజాలనట్టిది. బ్రహ్మకుల దర్పరహితము ముక్తి సంబంధమైన బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల సంచయము ఏకత్వము అదియే బ్రహ్మము. న భయం న సుఖం దోహకం తథా మానవమానియోహ. ఏతద్భావ వినిర్ముక్తం తద్గ్రాహ్యం బ్రహ్మ తత్పరం. 14 న భయం న సుఖం దోహకం తథా మాన అవమానియోహ. ఏతద్భావ వినిర్ముక్తం తద్బ్రహ్మ బ్రహ్మ తత్పరం. భయ దుహఖ సుఖ మాన అవమాన ఇత్యాది భావాలన్నిటికీ ఆవల వెలుగొందు స్థానమే తత్పర బ్రహ్మము. అదియే పరమగు శాంత ఆనంద స్వస్థితి. అదియే జీవుడు సంపాదించుకోవలసినది. యమో హి నియమస్త్యాగో మౌనం దేశశ్చ కాలతః ఆసనం మూలబంధశ్చ దేహ సామ్యం చ దృక్స్థితః. 15 ప్రాణసంయమనం చైవ ప్రత్యాహారశ్చ ధారణ. ఆత్మధ్యానం సమాధిశ్చ ప్రోక్తాన్యంగాని వైక్రమాత్. 16 యోగాంగములు. 15 యమో హి నియమహత్యాగో మౌనం దేశశ్చ కాలతః ఆసనం మూలబంధశ్చ దేహసామ్యం చ దృక్స్థితియః. 16 ప్రాణసంయమనం చైవ ప్రత్యాహారశ్చ ధారణాః ఆత్మధ్యానం సమాధిశ్చ పోక్తాని అంగాని వైక్రమాత్. యోగాభ్యాసమునకు అంగములు అట్టి తేజో బిందుస్వరూప కేవలాత్మస్వస్వరూప ధ్యాననిష్ట కొరకే అంగయోగములు చెప్పబడుచున్నాయి. వాటి యొక్క వరుసక్రమం యమము నియమము దృశ్యత్యాగము దేశకాలముల పట్ల మౌనము ఆసనము మూలబంధము దేహసామ్యము దృశ్యమునకు సాక్షియగు దృక్స్థితి స్టేట్ ఆఫ్ పర్సీవర్ బియాండ్ పర్సెప్షన్స్. ఇంకా ప్రాణసంయమనము లేక ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ఆత్మధ్యానము సమాధి ఇవన్నీ క్రమమైన యోగాంగములుగా చెప్పబడుచున్నాయి. సర్వం బ్రహ్మేతి వై జ్ఞానాదింద్రియ గ్రామ సంయమ. యమోయమితి సంప్రోక్తోభ్యసనియో ముహుర్ముహుంహ. 17 సర్వం బ్రహ్మేతి వై జ్ఞానాత్ ఇంద్రియ గ్రామ సంయమః. యమో అయం ఇతి సంప్రోక్తో అభ్యసనీయో ముహుర్ముహుః. యమము ఈ ఇంద్రియములకు విషయము దృశ్యముగా కనిపించుచున్నదంతా సర్వము సర్వదా బ్రహ్మమే కదా అనో అభ్యాసమే ముఖ్యమైన యమము. అనగా సర్వం బ్రహ్మేతి భావన మరల మరల అభ్యసించబడటమే యమము. ఈ సకల జీవరాశులు ఈ దృశ్యము ఇదంతా బ్రహ్మము అను స్వస్వరూపముచే నిర్మితమైనదే అనుభావన యొక్క అభ్యాసమే యమము. సజాతీయ ప్రవాసిచ విజాతీయతరస్కృతి. నియమో హి పరానందో నియమాత్ క్రియతే బుధయః. 18 సజాతీయ ప్రవాహశ్చ విజాతీయ తిరస్కృత్యః. నియమో హి పరానందో నియమాత్ క్రియతే బుధేహ. నియమము సజాతీయ ప్రవాహము సత్రూపమగు ఆత్మభావన రూప ఆలోచన తరంగాలు కొనసాగించటమును విజాతీయ అనాత్మభావన తరంగాలను తిరస్కరించటమును నేనుని వారు వీరు పరానందాత్మ స్వరూపములము కదా అను మనో నియామకమును నియమము అంటున్నారు. బుధులు విద్యులు పాటించు అట్టి ఆలోచనల నియామకమే నియమము. మనస్సును కూడా ఆత్మగా భావించటమే నియమము. త్యాగః ప్రపంచరూపస్య సచ్చిదాత్మావలోకనాత్. త్యాగో హి మహతా పూజ్యః సద్యో మోక్షప్రదాయకః. 19 త్యాగః ప్రపంచరూపస్య సత్ చిత్ ఆత్మావలోకనాత్. త్యాగో హి మహతాం పూజ్యః సద్యోమోక్ష ప్రదాయకః. త్యాగము బాహ్యముగా కనులకు కనిపిస్తున్నదంతా, నామ రూప గుణాత్మకమైనదంతా త్యజిస్తూ ఈ సర్వము పట్ల సచ్చిత్ ఆత్మావలోకనమును నిర్వర్తిస్తూ ఉండటమే త్యాగము. అట్టి సర్వమును ఆత్మగా అవలోకనము చేయటము అనబడు త్యాగమును మహనీయులు పూజిస్తూ ఉంటారు. అట్టి సచ్చిత్ ఆనందాత్మగా దృశ్యమును సహజీవులను భావించటము ఇప్పటికిప్పుడే మోక్షమును ప్రసాదించగలిగినట్టిది. సద్యో మోక్ష ప్రదాయకము యస్మాద్వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ యన్మౌనం యోగిభిర్గమ్యం తద్భజేత్ సర్వదా బుధః. 20 వాచో యస్మాన్నివర్తంతే తద్వక్తుం కేన శక్యతే ప్రపంచో యది వక్తవ్యః సోపి శబ్దవివర్జితః. 21 20 యస్మాత్ వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ యత్ మౌనం యోగిభ్యః గమ్యం తత్ భవేత్ సర్వదా ఆ జడేహ. 21 వాచో యస్మాత్ నివర్తంతే తత్వక్తుం కేన శక్యతే ప్రపంచో యది వక్తవ్యః సోపి శబ్ద వివర్జితః. మౌనము ఏదైతే నిర్వచించి చెప్పటానికి మనస్సు వాక్కు ప్రయత్నించి కూడా చెప్పజారక వెనుకకు మరలుచున్నాయో అట్టి అశబ్దతత్వమే యోగులకు గమ్యము ప్లస్ ఆఫ్ రీచ్ అగుచున్నది. యోగుల యొక్క అట్టి పరాకాష్ఠ లక్ష్యము అగు ఆత్మా అచైతన్య రూపమేగాని జడమైన స్థితి అయి ఉండలేదు. బ్రహ్మభావన నుండి అచ్యుతియే కాష్ఠమౌనము ఇద్దానిని చెప్పుటకు వాక్కులు తమకు చేతగాక వెనుకకు మరలుచున్నాయో అద్దాని గురించి ఎవ్వరు మాత్రం ఏమని ఇది అని నిర్ణయించి చెప్పగలుగుతారు? అది ప్రపంచములోని ఒక వస్తువు వంటిది కాదు. అది వాస్తవానికి శబ్దమునకు అందనిది. ప్రపంచమైతే మాటలతో ఏదో చెప్పుకోవచ్చు, బ్రహ్మము గురించి మాటలతో నిర్వచించజాలము. ఇతి వా తద్భవేన్మౌనం సర్వం సహజ సంజితం గిరాం మౌనంతు బాలానామిక్తం బ్రహ్మవాదినాం. 22 ఇతి వా తద్భవేత్ మౌనం సర్వం సహజ సంజితం గిరా మౌనంతు బాలానాం అయుక్తం బ్రహ్మవాదినాం. ఆ పరబ్రహ్మము వాక్కుచే ప్రకటించజాలము కదా అని, మరియు ఈ కనబడేదంతా దాని యొక్క సంజ్ఞామాత్రము అని గమనిస్తూ ఉండటమే మౌనము. మాట్లాడకపోవటమే మౌనము అను మాట పసిబాలుల వంటి వారు అనుకునే మాట. బ్రహ్మవాదుల దృష్టిలో నోటితో మౌనమును మౌనము అని అనటం యుక్తియుక్తమే కాదు. ఆదావంతే చ మధ్యే చ జనో యస్మిన్న విద్యతే ఏనేదం సతతం వ్యాప్తం సదేశో విజనః స్మృతః. 23 ఆదావంతే చ మధ్యే చ జనో యస్మిన్న విద్యతే ఏన ఇదం సతతం వ్యాప్తం సదేశో విజనః స్మృతః. దేశము ఏ ప్రదేశములో లేక స్థానములో మొట్టమొదటగాని మధ్యలోగాని చివరికిగాని సర్వము ఏకమే అయి ఉన్నదో, అనేకము వేరు జనులు మొదలైనవి అననదే లేదో, బంగారు ఆభరణాలన్నిటిలో బంగారమే నిండి ఉన్న తీరుగా దేనిచేతతే ఇదంతా వ్యాపించినదై ఉన్నదో అది ఏ దేశము అను శబ్దము యొక్క ఉత్తమార్థము. కల్పనా సర్వభూతానాం బ్రహ్మాదీనాం నిమేషతః కాలశబ్దేన నిర్దిష్టం హెఖండానందమద్వయం. 24 కల్పనా సర్వభూతానాం బ్రహ్మాదీనాం నిమేషతః కాలశబ్దేన నిర్దిష్టం హి అఖండానందం అద్వయం. కాలము సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదలుకొని సర్వభూతజాలము ఏ నిమిష కాలము నుండి కల్పన చేయబడుచున్నదో అదియే కాలము శబ్దముగా చెప్పబడుతోంది. కాలము ఆత్మ యొక్క అఖండానంద స్వరూపమే. సర్వము సర్వజగత్తు కాలబద్ధమే. కాలమునకు వేరే ద్వితీయమై ఏదీ లేదు. కాలము బ్రహ్మము యొక్క స్వకీయ కల్పనయే. సుఖేనైవ భవేద్యస్మిన్నజస్యం బ్రహ్మచింతనం. ఆసనం తద్విజానీయదన్యత్ సుఖ వినాశనం. 25. సుఖైనైవ భవేత్యస్మిన్ నా అజస్రం బ్రహ్మచింతనం. ఆసనం తద్విజానీయత్ అన్యత్ సుఖ వినాశనం. ఆసనము ఈ శరీరముతో ఏ ఆసనముతో కూర్చుని ఉంటే బ్రహ్మచింతనకు సానుకూల్యమై ఉంటుందో అదే అతనికి సుఖాసనము. బ్రహ్మచింతనకు అనుకూలము కాని విధంగా ఉండేదంతా కోన్ఫైనింగ్ టు టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆసనం సుఖ వినాశనకరము అనియే చెప్పాలి. సిద్ధయే సర్వభూతాది విశ్వాధిష్ఠానమద్వయం. యస్మిన్ సిద్ధిం గతాః సిద్ధాస్తత్సిద్ధాసనముచ్యతే. 26. సిద్ధయే సర్వభూతాది విశ్వాధిష్ఠానం అద్వయం. యస్మిన్ సిద్ధిం గతాః సిద్ధాః తత్సిద్ధాసనం ఉచ్యతే. సిద్ధాసనము ఏ ఆసనముతో కూర్చుని ఉండి సర్వజీవులకు ఆదిస్థానము, ఈ విశ్వమునకు అధిష్ఠానము, విశ్వమంతా ఏర్పడినదైన చోటు స్థానము, అద్దానికి ద్వితీయమనదే లేనట్టి అద్వయము అయినట్టి బ్రహ్మమును సిద్ధింపజేసుకొను అభ్యాసము సుఖప్రదమో అదియే సిద్ధాసనము. యన్మూలం సర్వలోకానాం యన్మూలం చిత్తబంధనం. మూలబంధః సదా సేవ్యో యోగ్యోసౌ బ్రహ్మవాదినాం. 27. యన్మూలం సర్వలోకానాం యన్మూలం చిత్తబంధనం మూలబంధః సదా సేవ్యో యోగ్యోసౌ రాజయోగినాం. మూలబంధము ఈ లోకాలన్నిటికీ ఏది మూలము రూట్ ప్లేస్ అయి ఉన్నదో అదియే ఆత్మ. ఎద్దానిచేత చిత్తమునకు బంధమును కలుగుచున్నదో అదియే బంధనము. దేనిచే చిత్తము శాశ్వత వస్తువగు ఆత్మతో సంబంధము కలుగుతోందో అదియే మూలబంధము. రాజయోగులు సేవించే యోగము మూలవస్తువుతో సంబంధ బంధనమే. సర్వము ఆత్మగా దర్శించు దృష్టియే మూలబంధనము. అంగానాం సమతాం విద్యాత్సమే బ్రహ్మణి లీయతే. నో చేన్నైవ సమానత్వం రుజుత్వం శుష్కవృక్షవత్. 28. అంగానాం సమతాం విద్యాత్ సమే బ్రహ్మణి లీయతే నోచేత్ నైవ సమానత్వం రుజుత్వం శుష్కవృక్షవత్. దేహాంగములన్నీ ఒక సమమైన సమరేఖ అయిన స్థితి తెచ్చి ఉంచి నిలిపి అప్పుడు బుద్ధిని బ్రహ్మమునందు లీనము చేయాలి. కేవలము దేహాంగములను సమరేఖగా భుజములు మెడ తల నిఠారుగా నిలువుగా నిలిపి ఉంచి మనస్సు మాత్రము బ్రహ్మమునందు లయింపజేసే ప్రయత్నం చేయకపోతే అది కొమ్మలు విరిగి కూడా నిఠారుగా నిలిచిన శిథిల వృక్షముతో సమానము. దృష్టిం జానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్. సా దృష్ట్యః పరమోదారా నా నాసాగ్రావలోకిని. 29. దృష్టిం జానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. సా దృష్ట్యః పరమోదారా నా నాసాగ్ర అవలోకిని. దృష్టి దృష్టి యొక్క అపవిత్రత కారణంగా అనుభవము విషయమయములకు పరిమితము అవుతోంది. దృష్టిని జ్ఞానమయము చేస్తే ఈ జగత్తు బ్రహ్మమయముగానే కనబడగలదు. బ్రాహ్మీ దృష్టియే పరమోత్కృష్టము. అంతేగాని దృష్టిని కేవలము ముక్కుపై నిలిపినంత మాత్రంచేత అది ఏకాగ్ర దృష్టి కాదు. ద్రష్టుదశ్న దృశ్యానాం విరామో యత్ర వా భవేత్. దృష్టిస్తత్రైవ కర్తవ్య నా నాసాగ్రావలోకిని. 30. ద్రష్టు దర్శన దృశ్యాన విరామో యత్ర వా భవేత్. దృష్ట్యః తత్రైవ కర్తవ్య నా నాసాగ్ర అవలోకిని. జ్ఞానమయ దృష్టి ఏ దృష్టిచే ద్రష్ట చూచువాడు చూపు దర్శనము దృశ్యము చూడబడునది యొక్క భేదమంతా విరామము పొందినదై ఏకత్వము సంతరించుకొనుచున్నదో అట్టి జ్ఞానదృష్టినే అభ్యసించాలి. అంతేగాని ముక్కు యొక్క ఊర్ధ్వస్థానములో చూపును నిలిపినంత మాత్రాన నిజమైన అసలైన దృష్ట్యభ్యాసము యోగదృష్టి కాదు. చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వేనైవ భావనాత్ నిరోధః సర్వవృత్తీనాం ప్రాణాయామః స ఉచ్యతే. 31 చిత్త ఆది సర్వభావేషు బ్రహ్మత్వేనైవ భావనాత్ నిరోధః సర్వవృత్తీనాం ప్రాణాయామః స ఉచ్యతే. ప్రాణాయామము మనో బుద్ధి చిత్త అహంకార సంబంధితమైన వృత్తులన్నీ భావనలన్నీ బ్రాహ్మి భావనతో ఏకం చేసి బ్రహ్మమునకు వేరైన అన్యమైన సర్వచిత్తవృత్తులను నిరోధించటమే ప్రాణాయామము అని అనబడగలదు. కేవలము గాలిని పీల్చివదలటము ప్రాణాయామము అని అనిపించుకోదు. సమస్తము బ్రహ్మముగా అనిపించుట కొరకే వాయు నిరోధ ప్రాణాయామము. నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్యః సమీరితః బ్రహ్మేవ స్మితి యా వృత్తేః పూర్వకో వాయురుచ్యతే. 32 నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్యః సమీరితః బ్రహ్మేవాస్మి ఇతి యా వృత్తేః పూర్వకో వాయుః ఉచ్యతే. రేచకము ప్రపంచము అనబడే అనేక భేదములతో కూడిన దృష్టి భావన అవగాహనలను నిరోధించటము సర్వత్రా సమమగు బ్రాహ్మీ దృష్టిని నిలుపుకొని ఉంచటము అనునవే రేచకము గాలిని వదలడము అనే శబ్దము యొక్క ముఖ్యోద్దేశ్యము. భేదములను వదలకుండా కేవలము గాలిని బయటకు వదిలితే అది రేచకము కాదు. పూరకము బ్రహ్మేవాస్మి నేను బ్రహ్మమే అయి ఉన్నాను అను బుద్ధి యొక్క యావృత్తియే పూరకము. అంతేకాని కేవలము గాలిని గుండెలో నింపినంత మాత్రమున నిజమైన పూరకము కాదు. తతస్తద్వృత్తినైశ్చల్యం కుంభకః ప్రాణసంయమః అయం చాపి ప్రబుద్ధానామజ్ఞానాం ఘ్రాణపీడనం. 33 తతః సత్వృత్త్యః నైశ్చల్యం కుంభకం ప్రాణసంయమః అయం చాపి ప్రబుద్ధానాం అజ్ఞానాం ఘ్రాణపీడనం. కుంభకము సర్వము బ్రహ్మమే అను బ్రాహ్మీ వృత్తి యొక్క అచంచల నిశ్చలత్వమే నిజమైన ప్రాణాయామ కుంభకము. ప్రాణాయామ వృత్తి యొక్క తాత్వికార్థము తెలిసియున్న ప్రబుద్ధుల దృష్టిలో ఆత్మభావన యొక్క అచ్యుతియే కుంభకము. తత్వార్థము తత్వ ఉద్దేశ్యము తెలియకుండా ముక్కుతో చేసేది కేవలము ముక్కుపీడనము మాత్రమే. విశేష్వాత్మతాం దృష్ట్వా మనసశ్చిత్తరంజకం ప్రత్యాహారః స విజ్ఞేయభ్యసనియో ముహుర్ముహుః. 34 విశేషు ఆత్మతాం దృష్ట్వా మనసః చిత్తరంజకం ప్రత్యాహారః స విజ్ఞేయో అభ్యసనియో ముహుర్ముహుః. ప్రత్యాహారము ప్రాపంచక విషయములన్నిటినీ ఆత్మ యొక్క సంప్రదర్శనము అనబడు ఆత్మభావన దృష్టి కలిగి మనస్సుతో చిత్తమును ఆత్మగా దర్శనాభిలాషచే రంజింపజేయటము ప్రత్యాహారము. అట్టి విషయములను విషయముగా కాకుండా ఆత్మదృష్టితో చూడటమును మరల మరల అభిరుచితో అభ్యసిస్తూ ఉండాలి. యత్ర యత్ర మనో యాతి బ్రహ్మణస్తత్ర దర్శనా మనసాధారణం చైవ ధారణా సాపరా మత. 35 యత్ర యత్ర మనోయాతి బ్రహ్మణః తత్ర దర్శనాత్ మనసా ధారణం చ ఏవ ధారణా సా పరామత. ధారణ ఈ మనస్సు ఆలోచనలు ఎక్కడికి పోయి ఏ విశేషములు సంగతులు మొదలైన వాటిపై వ్రాలుచున్నదో అక్కడక్కడ ఆయా విషయములు వివస్తువులు అవ్యక్తులు మొదలైనవన్నీ బ్రహ్మముగా దర్శనము చేస్తూ ఉండటము ధారణగా చెప్పబడుచున్నది. అట్టి ధారణ పరతత్వమును ప్రసాదించునదై ఉన్నది బ్రహ్మేవ స్మితి సద్వృత్త్యా నిరాలంబతయా స్థితియః. ధ్యానశబ్దేన విఖ్యాత పరమానందదాయక 36. 36. బ్రహ్మైవాస్మి ఇతి సత్వృత్వ నిరాలంబతయా స్థితియః ధ్యానశబ్దేన విఖ్యాత పరమానందదాయక. ధ్యానము సర్వా అవలంబనముల ఆవశ్యకతను దాటివేసి నిరాలంబస్థితి కేవలాత్మస్థితి యొక్క సత్తా వృత్తిని మాత్రమే ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు ధ్యానస్థితి అను శబ్దముతో చెప్పబడుతోంది. అట్టి ధ్యానము ఈ జీవునకు పరమానందదాయకము. నిర్వికారతయా వృత్త్యా బ్రహ్మకారతయా పునః వృత్తి విస్మరణం సమ్యక్ సమాధిరభధీయతే. 37. 37. నిర్వికారతయా వృత్త్యా బ్రహ్మకారతయా పునః వృత్తి విస్మరణం సమ్యక్ సమాధేహ అభిధీయతే. సమాధి సర్వదృశ్య వృత్తులను ఓల్ ఆర్ట్ వార్డ్ రిలేటెడ్ ఆవకెసెన్స్ విస్మరించివేసి కేవలము బ్రహ్మాకారకృత్తిని మాత్రమే ఆశ్రయించి ఉండుటచే ఏర్పడు సర్వత్రా సమరూపము అయినట్టి సమ్యక్ స్థితిని సమాధి అని పిలుచుచున్నారు. ఇమం చాకృత్రిమానందం తావత్ సాధు సమభ్యసేత్ లక్ష్యో యావక్షణాత్ పుంస ప్రత్యక్త్వం సంభవేత్ స్వయం. 38. 38. ఇమం చ అకృత్రిమానందం తావత్ సాధు సమభ్యసేత్ లక్ష్యో యావత్ క్షణాత్ పుంస ప్రత్యక్త్వం సందధేత్ స్వయం. అట్టి అకృత్రిమ అప్రమేయ సహజానంద స్థితిని సాధువు సర్వదా బాగుగా అభ్యసించాలి. అట్లా అభ్యసించుచూ ఉండగా ప్రత్యక్ ఆత్మతో అనుసంధానము స్వయముగా జరుగగలదు. అదియే లక్ష్యము యొక్క సిద్ధి. తతః సాధన నిర్ముక్తః సిద్ధో భవతి యోగిరా. తత్స్వం రూపం భవేత్ తస్య విషయో మనసో గిరాం. 39. 39. తతః సాధన నిర్ముక్తః సిద్ధో భవతి యోగిరాట్ తత్స్వరూపం భవేత్ తస్య అవిషయో మనసో గిరాం. ధ్యానముచే సమాధి సర్వత్రా సమస్వరూపమగు ఆత్మగా అవధరించిన స్థితి సిద్ధిస్తూ ఉండగా ఇక సర్వసాధనలు తమకు తామే కాలక్రమంగా ఉపశమిస్తాయి. దృష్టి ఆత్మత్వము సంతరించుకున్నదే సాధన సాధ్యముల ఏకత్వము సిద్ధించగా అట్టివాడు యోగీశ్వరుడు లేక యోగిరాట్ అగుచున్నాడు. అట్టి యోగిరాట్ యొక్క సర్వత్రా స్వస్వరూపానంద సందర్శనము మనోవాక్కులకు అవిషయము. సమాధౌ క్రియమాణేతు విఘ్నాన్యాయాంతి వై బలాత్ అనుసంధానరాహిత్యమాలస్యం భోగలాలసం. 40. యోగ విఘ్నములు. 40. సమాధౌ క్రియమాణేతు విఘ్నాన్ ఆయాంతి వై బలాత్ అనుసంధానరాహిత్యం ఆలస్యం భోగలాలసం. యోగ విఘ్నములు. అట్టి సర్వ సమస్వరూపమే తానే ఉండు సమాధిస్థితి కొరకే చేయు సాధనలో అనేక విఘ్నములు తటస్థపడుచూ ఉంటాయి. 1. అనుసంధాన రాహిత్యము ఆత్మతో అనుసంధానము కుదరక భేదదృష్టులే పెత్తనము చెలాయించటము. 2. ఆలస్యము కలసత్వము బుద్ధి మాంద్యము బద్ధకము అశ్రద్ధ. 3. భోగలాలసము దృశ్య సంబంధమైన భోగముల పట్ల లాలసత్వము అభిలాష కోరిక ఆకర్షణ అభినివేశము. లయస్తమశ్చ విక్షేపస్తేజ స్వేదశ్చ శూన్యత. ఏవం హి విఘ్నబాహుల్యం త్యాజ్యం బ్రహ్మవిశారదేహ. 41. 41. లయః తమశ్చ విక్షేపః తేజః స్వేదశ్చ శూన్యత. ఏవం హి విఘ్నబాహుళ్యం త్యాజ్యం బ్రహ్మ విశారదయః. 4. లయము ఆయా సంగతి సందర్భ సంబంధములలో లయము ఇమ్మస్డ్ అగుచుండటము. 5. తమము తమస్సు విషయముల గురించి తెలిసి కూడా వదలలేక అంధకారము అజ్ఞానము కొనసాగించటము. ఆరు విక్షేపము యోగ సాధన నుండి చ్యుతి విరామ ఉపసంహారములు ఏర్పడటము. ధ్యాస ప్రాపంచక విషయముల వైపుగా వెళ్ళి మరలి రాకుండటము. ఏడు తేజము స్వాప్నిక స్థితి తేజసము. ఎనిమిది స్వేదము అలసిపోవటము చెమట పట్టటము విసుగు. తొమ్మిది శూన్యత్వము ఓ బుద్ధిని నిస్తేజత్వము ఆక్రమించటము. ఈ అనేక రకములైన విఘ్నములను బ్రహ్మము యొక్క జ్ఞాన సముపార్జన పట్ల పట్టుదలతో ఎంతగా శ్రమించైనా సరే త్యజించాలి. భావవృత్త్యా హి భావత్వం శూన్యవృత్త్యా హి శూన్యత. బ్రహ్మవృత్త్యా హి పూర్ణత్వం తయా పూర్ణత్వం హ్యసేత్. నలభై రెండు నలభై రెండు భావ బాహ్య వృత్త్యా హి భావ హ్య త్వం శూన్యవృత్త్యా హి శూన్యత. బ్రహ్మవృత్త్యా హి పూర్ణత్వం తయా పూర్ణత్వం అభ్యసేత్. వృత్తులే ప్రాక్టిస్ ఆఫ్ అవకాశన్స్ అన్నిటికీ కారణము అగుచున్నాయి. భావవృత్తులచే భావనా పరంపరలు భావత్వము ఏర్పడుచున్నాయి. బాహ్యవృత్తులచే బాహ్యత్వము శూన్యవృత్తిచే శూన్యత్వము. బ్రహ్మవృత్తి బ్రాహ్మీ భావన చే పూర్ణత్వము కలుగుచున్నాయి. అందుచే బ్రాహ్మీ వృత్తినే అభ్యసిస్తూ నేను పూర్ణుడను కదా అను పూర్ణవృత్తినే సర్వదా ఆశ్రయించాలి. ఏ హి వృత్తిం విహాయనాం బ్రహ్మాఖ్యాం పావనీం పరాం. వృథైవ తేతు జీవంతి పశుభిశ్చ సమానరాః. నలభై మూడు నలభై మూడు ఏ హి వృత్తిం విహాయనాం బ్రహ్మాఖ్యాం పావనీం పరాం. వృథైవ తేతు జీవంతి పశుభిశ్చ సమానరాః. బ్రహ్మీవృత్తిని వదలనే రాదు. ఎవ్వరైతే బ్రాహ్మీ భావన ఇదంతా బ్రహ్మమే స్వస్వరూప పరబ్రహ్మమే అనుభావన ను వదలి పావనము పరతత్వ సంబంధము అగు వృత్తిని ఏమరచి దృశ్య వస్తువృత్తిని రోజురోజు వృద్ధి చేసుకుంటారో వారి జీవితము అనే అవకాశము వృథా. వారు నరులు అయికూడా పశుప్రాయులే. ఏ తు వృత్తిం విజానంతి జ్ఞాత్వా వై వర్ధయంతి ఏ తే వై సత్పురుషా ధన్యావంద్యాస్తే భువనత్రయే. నలభై నాలుగు నలభై నాలుగు ఏ తు వృత్తిం విజానంతి జ్ఞాత్వా వై వర్ధయంతి ఏ తే వై సత్పురుషా ధన్యా వంద్యాహతే భువనత్రయే. ఎవ్వరైతే ఇదంతా కూడా సర్వదా యథాతథమయ్యున్న ఆత్మ యొక్క లీలా ప్రదర్శన విశేషమే. సర్వజీవులు నేను కూడా అఖండమయ్యున్న ఆత్మయే. కనుక ఈ జగత్తు లోకాలు జీవులు నా యొక్క ప్రియాత్మస్వరూపమే అనే ఆత్మవృత్తిని చేబట్టుతారో అట్టి ఆత్మీయతను సర్వజీవులతో గల ఆత్మబంధమును ఎరిగి అద్దానిని ప్రవృద్ధం చేసుకుంటూ ఉంటారో అట్టి వారే సత్పురుషులు, వారు ధన్యులు. మూడు లోకములలో నమస్కరించతగువారు. ఏషాం వృత్త్యః సమావృద్ధ పరిపక్వాచ సా పునః తే వై సద్బ్రహ్మతాం ప్రాప్తా నేతరే శబ్దవాదనః. నలభై ఐదు నలభై ఐదు ఏషాం వృత్త్యః సమావృద్ధ పరిపక్వాచ సా పునః తే వై సద్బ్రహ్మతాం ప్రాప్త నేతరే నైతరే శబ్దవాదనః. ఎవ్వరైతే అట్టి ఆత్మవృత్తి లేక ఇదంతా నా ప్రియమగు ఆత్మ విన్యాస ప్రదర్శనమే అనబడు బ్రాహ్మీ వృత్తిని బాగుగా ప్రవృద్ధి చేసుకుంటూ అట్టి వృత్తిని పరిపక్వము చేసుకుంటారో వారు మాత్రమే చివరికి సద్బ్రహ్మత్వమును ప్రాప్తింపజేసుకుంటున్నారు. అంతేగాని కేవలము తత్వం సోహం అహం బ్రహ్మాస్మి అనే మాటలు పలుకుతూ ఉన్నంత మాత్రంచేత సద్బ్రహ్మత్వము ప్రాప్తించదు. మాట్లాడుకున్నంత మాత్రం చేత సిద్ధించదు. మననముచేత మాత్రమే సుసాధ్యము. కుశల బ్రహ్మవార్తాయాం వృత్తిహీనాః సురాగణః. తేపేజ్ఞానతయా నూనం పునరాయాంతి యాంతి చ 46 46 కుశల బ్రహ్మవార్తాయాం వృత్తిహీనాః సురాగణః తేపి తే అపి అజ్ఞానతయా నూనం పునః ఆయాంతి యాంతి చ బ్రహ్మము అనగా సచ్చిత్ ఆనందము అఖండము సర్వము నిత్యము. ఈ విధంగా బ్రహ్మము గురించిన వార్తలు చెప్పుకుంటూ బ్రాహ్మీ వృత్తిని సమవృద్ధి చేసుకోకుండా ఆయా దృశ్య విషయముల పట్ల సరాగులై రాగము కలవారే ఉంటే వారు అజ్ఞానులే. అట్టివారు జన్మ కర్మలలోనికి రాకపోకలు కొనసాగిస్తూనే ఉంటారు. నిమిషార్ధం న తిష్ఠంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్ఠంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః సుఖాదయః. 47 నిమిషార్ధం న తిష్ఠంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్ఠంతి బ్రహ్మాద్యాః సనకాద్యా సుఖాదయః. అట్టి బ్రాహ్మీ వృత్తిని పరిపక్వము చేసుకున్నవారు ఉన్నారా? ఉన్నారు. సనకుడు సుకుడు మొదలైన ఎందరో మహానుభావులు ఒక్క అర నిమిషము కూడా అట్టి ఆత్మీయత బాహ్మీ వృత్తిని వదలి ఉండరు. ఇదంతా నా ప్రియమగు ఆత్మయే అనే అనుభూతిని అవగాహనను వదలనే వదలరు. మనము కూడా బ్రాహ్మీ దృష్టిని ఏ పరిస్థితులలోనూ వదలనేకూడదు. కారణం యస్య వైకార్యం కారణం తస్య జాయతే కారణం తత్వతో నస్యేత్ కార్యాభావే విచారతః. 48 కారణం యస్య వైకార్యం కారణం తస్య జాయతే కారణం తత్వతో నస్యేత్ కార్య అభావే విచారతః. ఈ జగత్తు అనే కార్యమునకు కారణము ఏది అని విచారిస్తే జీవాత్మ ద ఎక్స్పీరియన్సా స్వతహగా అకారణమగు బ్రహ్మమే కాబట్టి ఇద్దానికి కారణమే లేదు అని తెలియవస్తోంది. ఈ జగత్తు అనే కార్యమే లేదు, అంతా సర్వదా ఆత్మయే కాబట్టి అనుభావనచే కారణమును నశింపజేస్తే జగత్బంధము లేక సంసర్బంధము అనే కార్యము కూడా తత్వార్థముగా నశించిపోగలదు. అథ శుద్ధం భవేద్వస్తు యద్వై వాచామగోచరం ఉదేతి శుద్ధచిత్తానాం వృత్తిజ్ఞానం తతః పరం. 49 అథ శుద్ధం భవేద్వస్తు యద్వై వాచాం అగోచరం ఉదేతి శుద్ధచిత్తానాం వృత్తిజ్ఞానం తతః పరం. అత్యంత పరిశుద్ధమగు బ్రాహ్మీ భావన లేక ఆత్మీయ వృత్తి అనునది ఫలించటము సిద్ధించటము ఎట్లా? వాక్కుకు అగోచరమై అత్యంత శుద్ధము నిర్మలము అయి ఉన్న బ్రహ్మము ఏదో ఎట్టిదో ఎరుగుచూ పరిశుద్ధమైన చిత్తమును పెంపొందించుకున్నవారికి తప్పక సిద్ధిస్తోంది. పరిశుద్ధమైన చిత్తమునకే పరిశుద్ధ ఆత్మవస్తువు అనుభవమై ఫలిస్తోంది. చిత్తము ఇష్టము భావితం తీవ్రవేగేన యద్వస్తు నిశ్చయాత్మకం దృశ్యం హెదృశ్యతాం నీత్వా బ్రహ్మకారణ చింతయేత్. 50 భావితం తీవ్రవేగేన యద్వస్తు నిశ్చయాత్మకం దృశ్యం హి అదృశ్యతాం నీత్వా బ్రహ్మకారేణ చింతయేత్. ఇదంతా నా ప్రియమైన ఆత్మయే అని తదితర జీవుల పట్ల ఈ జగత్ దృశ్యము పట్ల నాకు అనిపించటం లేదే. ఎందుచేత అను ఈ ప్రశ్నకు సమాధానము, ఒకడు ఏ వస్తువును ఏ రీతిగా తీవ్రమైన భావన చేస్తూ ఉంటాడో ఆ వస్తువు ఆ విధంగానే నిశ్చయానుభవమై తీరుతోంది. యద్భావం తద్భవతి. అందుచేత దృశ్యమానమై కనిపిస్తున్న ఈ జగత్తు సర్వదా అదృశ్య రూపమగు ఆత్మయే అను అఖండ బ్రహ్మము యొక్క ఆకారముగా ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులలోనూ చింతన చేయాలి. అట్టి తీవ్రమైన భావనచే బ్రహ్మకారత్వముగా ఇదంతా అనుభవమవగలదు అనుకుంటూ ఉంటే అనిపిస్తూ ఉండగలదు. విద్వాన్నిత్యం సుఖే తిష్టే ధియా చిద్రసపూర్ణయ. ఇతి ప్రథమోధ్యాయ 51. విద్వాన్నిత్యం సుఖే తిష్టేత్ ధియా చిద్రస పూర్ణయతి. నిత్య అనిత్య వివేకము సముపార్జించుకున్న విద్వాంసుడు చిత్ రసపూర్ణమైన కేవల చిద్ధారణ రూపమైన బుద్ధితో క్రమక్రమంగా అనునిత్యమగు ఆత్మసుఖమునందు శాశ్వత స్థానము పొంది ఉంటున్నాడు.